మనోమయ కోసము జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనోమయ స్యాత్ కోసో మమాహమితి వస్తు వికల్పహేతు సంజ్ఞాది భేదకల నకలితో బలియాన్ తత్పూర్వకోస మనుపూర్య విజృంభృతే యహ 169 248 శ్రీ వివేక చూడామణి పి జ్ఞానేంద్రియాణి చ జ్ఞానేంద్రియములును మనశ్చ మనస్సును మమ అహమితి నాది నేను అనేడు వస్తు వికల్ప హేతుః వస్తు వికల్పమునకు హేతువైన మనోమయః కోసః మనోమయ కోసముగా స్యాత్ అగును సంజ్ఞాది భేదకరణ కలితః సంజ్ఞాదుల యొక్క జ్ఞానముతో కూడిన దిలియాన్ బలవత్తరమైన యహత్ ఏది తత్పూర్వ కోసం దానికంటే పూర్వమైన ప్రాణమై కోసమును అనుపూర్య పూరించి విజృంభృతే విజృంభించుచున్నదో శ్రవణ దర్శనాది కార్యములకు సాధనములను జ్ఞానేంద్రియములను అగు శ్రోత్రచక్షుస్త్వ జిహ్వా ఘ్రాణములను కామ సంకల్ప విచికిత్స శ్రద్ధాది వృత్తులు గల మనస్సును మనోమయమను కోసము సర్వేంద్రియ వ్యాపారమును మనస్సుకు అధీన మగుట వలనను ఇంద్రియములు పనిచేయని స్వప్నావస్థలో కూడా మనస్సు ఉండుట వలనను ఈ కోసమునకు శ్రోత్రమే కోసము ఇత్యాది నామ రుములు కాక మనోమయకోస మను పేరు ఇయ్యబడినది. జ్ఞానేంద్రియములలో ఒక్కొక్కటి ఆకాశాది పంచభూతములలో ఒక్కొక్కదాని సత్వగుణ కార్యము. మనస్సు పంచకముల సమష్టి నత్వగుణము యొక్క కార్యము. అందుచే ఈ జ్ఞానేంద్రియ మనస్సులకు మనోమయకోసమున అనుప్రవేశము. నేను వినుచున్నాను, నేను చూచున్నాను, నేను స్పృశించుచున్నాను, నేను గుచ్చి చూచుచున్నాను, నేను వాసన చూచుచున్నాను, నేను కోరుచున్నాను, నేను సంకల్పించుచున్నాను ఇత్యాది విధమున వాటి అన్నిటియందును ఆత్మబుద్ధి యుండుట వలనను తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయత్ అన్యోంతర ఆత్మా మనోమయః ఈ ప్రాణమయము కంటే భిన్నమైన మనోమయమును మరియొకటి అంతరమైనది అది ఆత్మాను శృతిననుసరించి ఈ మనోమయము కూడా తన జ్ఞానము ద్వారా ఆత్మీయథాత్మీయ జ్ఞానమును ప్రతిబద్ధము చేచున్నదిగాన ఇది కూడా కోసము అని చెప్పబడుచున్నది. దాని మనోమయ కోళము యొక్క కార్యమును చెప్పుచున్నాడు. నాదినేను అను వస్తు వికల్పమునకు హేతువైనది మనస్సు సంకల్ప వికల్పాత్మక మగుట వలన దేహేంద్రియాదుల విషయమున నేను అనెడు బుద్ధిని గృహక్షేత్రాదుల విషయమున నాది అను బుద్ధిని కలిగించు చున్నదని అర్థము. దాని స్వరూపమును చెప్పుచున్నాడు. ఆ సంజ్ఞాది భేదకలన కలితః సంజ్ఞా నామము ఆదిపదముచే రూపమును గ్రహించవలెను. సంజ్ఞరూపాది భేదమును గ్రహించునది వస్తువునకు ఘటము కలసము కుంభము మొదలగు పేర్లు. లావైన పొట్ట మొదలైన ఆకారముండును నీలవతాదివర్ణముండును తిత్యాధరితిచే సర్వపదార్థములద్దును వేరు వేరుగానున్న నామరూపాదులను గ్రహించు శక్తి కలది అని అర్థము. లేదా శబ్దవిషయములు అర్థవిషకములు అయిన సకల వృత్తులను మనస్సును ఆశ్రయి చుకొనియుండును. శబ్దములు అర్థములు ఈ రెండిటికంటే భిన్నమగు ప్రపంచము లేదు. కావున ప్రపంచమంతయు తనకు సంబంధించిన వృత్తి గల అనగా తనను గ్రహించు మనస్సునందు ఉన్నదిగాన ఈ కోసము బలవత్తరము. బంధమోక్షములు రెండును ఈ కోసము పై ఆధారపడియున్నవి. అన్నమయ ప్రాణమయములకు జ్ఞానశక్తి లేదుగావునను దీనితో సంబంధము లేనిచో ఆ రెండింటికిని ఇది వాటికంటే బలీయము. ఆత్మసంబంధము లేదు కావునను ఈ విషయమునే తత్కోస మనుపూర్య అని చెప్పుచున్నాడు. యొక్క పూర్వకోస మనగా ప్రాణమయ కోసము తాను విజ్ఞాన ప్రాణమయ కోసమును మయముచే పూరితమై పూరించుచు విజృంభతే నిరర్గళముగా తన కార్యమును చేయుచున్నది. సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధం అను శృతి విజ్ఞానమయము యొక్క పురుష విధత్వముననుసరించి మనోమయము పురుష విధ మగుచున్నది అని చెప్పుచున్నది. 250 శ్రీ వివేక చూడామణి అవ పంచేంద్రియేహ మొదలగు 4 శ్లోకములచే మనోమయమెట్లు బంధ హేతువో చెప్పుచున్నాడు. పంచేంద్రియేహ పంచభిరేవ హోతృభ్యః ప్రచీయమానో విషయాజ్యధారయ జాజ్వల్యమానో బహువాసనేందనే మనోమయో జ్ఞిద్దహతి ప్రపంచం. 170 పంచేంద్రియేహ 5 ఇంద్రియములనెడు పంచభిరేవ 5గురైన హోతృభ్యః హోమము చేయు ఋత్విక్కులచే విషయాజ్యధారయ విషయములనెడు ఆజ్యం యొక్క ధారచేత ప్రదీయమానః వృద్ధి పొందింపబడుచున్నట్టియు బహువాసనేందనేహ అనేక విధములగు వాసనలనెడు ఇంధనములచే జాజ్వల్యమానః ఎక్కువగా మండుచున్న మనోమయః అగ్నిమనోరూపమ్మగు అగ్ని ప్రపంచం ప్రపంచమును దహతి కాల్చివేయుచున్నది. సులభముగా తేలిటకై మనోమయకోసమును అగ్నిగను శ్రోత్రాదింద్రియములను హోతలుగను మాటిమాటికి వచ్చిపడుచున్న విషయములను ఆజ్యధారలనుగను విషయవాసనలను కట్టెలనుగను ఆరోపించున్నాడు. శ్రోత్రత్వక క్షుజ్జిహ్వా ఘ్రాణములనెడు 5 ఇంద్రియములే హోతృభ్యః హవిస్సునకు అగ్నికి సంయోగమును కలిగించు వ్యాపారము చేయు హవిస్సు వేయువారిచే హోమము చేయువారిచే విషయాజ్యధారయ శబ్దన్పస్సరు పరసగంధములనే ఆజ్యము దాని యొక్క ధారచే ప్రచీయమానః వృద్ధి పొందింపబడుచున్న ఆయా ఇంద్రియములు ఆయా విషయములను నిరంతరము మనస్సునకు అందజేయుటచే ఈ అగ్ని వృద్ధి పొందింపబడుచున్నది. ఇంధనములుండగా ఆజ్యధార కూడా ఉన్నచో అగ్ని అధికమగును అందుచే బహువాసనేందనే అని చెప్పుచున్నాడు. అనేకములగు వాసనాహ వాసనలు 251 మనోమయ కోసము దృఢభావనయ త్యక్త పూర్వాపర విచారణం యదాదానం పదార్థన్య వాసన సాప్రకీర్తిత దృఢముగు భావన చెమాటిమాటికి వాటిని గూర్చియే ఆలోచించుటచే పూర్వాపర విచారము లేక పదార్థములను స్వీకరించుటకు వాసనయని పేరు అని చెప్పిన విధమున విషయములు బంధ హేతువులైనను సుఖకరములనెడు క్రాంతిచే అవి ఉపాదేయములే అని భావించుట. అట్టి వాసనలే ఇంధనములు అనగా శుష్క కష్టములు. ఇంధనములు లేనిచో ఆజ్యధార చాలా కాలముపాటు జ్వలను కలిగింపజాలదు. అట్లే వాసనలు లేనిచో విషయములు కూడా బంధకములు కాజాలవు. అట్టి బహువాసనేంధనములచే జాజ్వల్యమానమాటి మాటికిని నిరంతరముగనుండుచున్న మనోమయ మనోరూపమ్మగు అగ్ని ప్రపంచమును దహతి భస్మము చేయుచున్నది. పురుషులందరినీ పురుషార్థమునకు అయోగ్యులనుగా చేయుచున్నది అని తాత్పర్యము. అవ మనస్సు బంధక మను విషయమును అన్వయ వ్యతి రేఖములచే చెప్పుచున్నాడు. నహ్యస్య విద్య మనసోతిరిక్త మనోహ్య విద్య భవబంధ హేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభృతే. 171 మనసః మనస్ కంటే అతిరిక్త భిన్నమైన అవిద్య అవిద్య నాస్తి హిలేదు కదా ఇది నిశ్చితము. కీ ఎందువలన అనగా భవదిన హేతురః సంసర్బంధమునకు హేతువగు అవిద్య అవిద్య మనః మనస్సే తస్మిన్ ఆ మనస్సు వినష్టే నష్టమైన వగుచుండగా సకలం సమస్తము వినష్టం వినష్టమైనది. అస్మిన్ ఈ మనస్సు విజృమితే విజృంభించగా సకలం సమస్తము విజృమృతే విజృంభించును. శ్రీవివేక చూడామణి వి సుషుప్తియందు కారణ విద్య ఉన్నను బంధము లేదు. కావున ఆ కారణ విద్య యొక్క కార్యమగు మనస్సే బంధకము. అప్పుడు మనస్సు లీనమగుటచే బంధము లేదు అను అభిప్రాయముతో మనస్కంటే అతిరిక్తమగు అవిద్య లేదు అని చెప్పబడినది హినిశ్చితముగా. హీ ఏ కారణము వలన భవబంధమునకు హేతువగు అవిద్య తత్కార్య మగు మనస్సే. మనస్సు ఉన్నప్పుడే దేహాద్యభిమానరూపమ్మగు బంధమున్నది. మనస్సు లేనప్పుడు అది లేదు. కావున మనోభవబంధములకు అన్వయ వ్యతిరేకములు చున్నాడు. మనస్సు నిర్వాసనముగా ఈ విషయమునే అపపాదించు పూర్తిగా నశించినచో సకలము నశించును. సుషుప్త్యవస్థయందు జగత్తు లేదను విషయము స్పష్టమే కదా. ఈ మనస్సు విజృంభితే వృద్ధి పొందినప్పుడు సమస్తము వృద్ధి పొందును అని యర్థము. అవ ఈ విషయమునే విపులీకరించుచున్నాడు. స్వప్నే ధసున్యే సృజతి స్వసత్య భోక్తాది విశ్వం మన ఏవ సర్వం తథేవ జాగ్రత్యపీనో విశేష తత్సర్వమేత మనసో విజృంభణం. 172. అర్ధశూన్యే పదార్థశూన్యమగు స్వప్నే స్వప్నమునందు మనః ఏవ మనస్సే స్వసత్య తన యొక్క శక్తి చేత సర్వం నమస్తమైన భోప్రది లోక్త మొదలగు విశ్వం ప్రపంచమును సృజతి సృజించుచున్నది. తదైవ అట్లే జాగ్రత్యప్తి జాగ్రత్తవస్థయందు కూడా సృజించుచున్నది. విశేష నోభేదమేమీ లేదు. తత్ ఏతత్ సర్వం ఇది అంతయు మనసః మనస్సు యొక్క విజృంభణం విజృంభణమే. 06. ఏం ఈ శ్లోకమున అన్వయమును చెప్పుచున్నాడు. అర్ధశూన్యే మనసు శరీరములోపలనున్న నాడులలో సంచరించు అవస్థ అని శృతి బోధించుచున్నది. కేశము కంటే గూడా సూక్ష్మములైన నాడులలో 252. మనోమయ కోశము 258. ఆ సమయమున గిరినదిశముద్రాదులు కనబడుట అసంభావ్యము. ఆ సమయమున చక్షురాదుల వ్యాపారము ఉపరతమగుటచే వాటి ద్వారా మనస్సు బయటకు వెళ్ళుట అనునది ఉండదు. బాహ్య పదార్థ మూల ప్రతీత కూడా ఉండదు. కావున మనస్సులో నున్న వాసనలను బట్టియే ఆ సమయమున పదార్థములు బాహ్యముల వలె కనబడుచున్నవి. వాస్తవమున అవి లేవు. కావున అర్ధశూన్యే అని చెప్పబడినది అట్టి పదార్థశూన్యమగు స్వప్నమునందు స్వసత్య కేవలము వాసనల చేతను తనయందు ఆత్మ ప్రతిఫలనం యొక్క సామర్థ్యము చేతను మనస్సే భోక్తాది సకల ప్రపంచమును సృజించుచున్నది. అశంక ఆ సమయమునందు గూడా భోక్తయగు జీవుడు ఉన్నాడు కదా. మనస్సు భోక్తను కూడా సృజించుట అనునది ఎట్లు అని ఆశంక కలుగవచ్చును. సమాధానము కాని భోగ్యవస్తువులు లేనిచో భోక్తృత్వము కూడా ఉండదుగాన. భోగ్య పదార్థముల సృష్టికి కారణభూతమగు మనస్సే భోగ్యముల నందించుట ద్వారా జీవునకు భోక్తృత్వమును కల్పించుచున్నది గాన భోక్త సృష్టయని గూడ చెప్పబడుచున్నది. తథేవ స్వప్నమునందు వలెనే జాగ్రదావస్థలో గూడా మనస్సే సర్వమును సృజించుచున్నది. విశేషమేమీ లేదు. కావున ఏతత్ సర్వం ఈ జగత్తు అంతయు మనస్సు యొక్క విజృంభణం విలాసమే. అవ ఈ విషయమునే వ్యతిరేకముఖమున దృఢీకరించుచున్నాడు. దుట్ సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధేసి అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య న వస్తుతోస్తి. 173. 264. శ్రీ వివేక చూడామణి. ఏఫ్ సుషుప్తి కాలే సుషుప్త్యవస్థయందు మనసి మనస్సు ప్రలీనే పరిణామములను విడిచి కారణస్వరూపమున ఉన్నదగుచుండగా జగత్ జగత్తు కించిత్ ఏమియు నైవాస్తి లేదు. సకల ప్రసిద్ధేహ నాకు అప్పుడేమీ తెలియలేదు అని సర్వప్రాణుల అనుభవమున్నది కదా. అత ఆ కారణము వలన పితస్య బద్ధుడైన పుంసః పురుషుని యొక్క సారహ సంసారము మనః కల్పిత ఏవ మనస్సుచే కల్పింపబడినదే. వస్తుతః పరమార్థమున నాస్తి లేదు. స్వప్నజాగ్రదవస్థలలో మనస్సు ఉన్నప్పుడు సంసారము కనబడుచున్నది. సుషుప్తిలో అది లేనప్పుడు కనబడుటలేదు. కావున మట్టి యొక్క అన్వన్య వ్యతిరేకములను అనుసరించు. మట్టి ఉన్నప్పుడే ఉండి లేనప్పుడు లేని ఘటము మట్టి కంటే వేరుగా లేనట్లు మనస్సు కంటే భిన్నముగా సంసారము లేదు అని తస్మిన్ వినస్తే ఇత్యాది వాక్యముచే పూర్వము 171లో చెప్పబడిన విషయమే విశదీకరింపబడినది. అవ వాయుదృష్టాంతముచే ఒక్క మనస్సే రెండు విరుద్ధ కార్యములకు హేతువని చెప్పుచున్నాడు. వాయినా నియతే మేఘః పునస్తేనేవ లీయతే, మనసా కల్ప్యతే బంధః మోక్షాస్తేనేవ కల్ప్యతే. 174. మేఘః మేఘము వాయునావాయువు చేత నియతే తీసుకొని వెళ్లబడుచున్నది, ఒకచోట ఏర్పరుపబడుచున్నది, పునః మరల తేనేవ వాయువు చేతనే లీయతే అణగిపోవుచున్నది, బెదరగొట్టబడుచున్నది. బంధః బంధము మనసా మనస్సుచే కల్పేతే కల్పింపబడుచున్నది, మోక్షః మోక్షము తేనేవ దానిచేతనే కల్పేతే కల్పింపబడుచున్నది. వ్యా శ్రీచరణులు దానిని స్పష్టార్థమని వ్యాఖ్యానింపలేదు. అవ దారాంతికమగు మనస్సునందు మోక్ష హేతుత్వమును ఉపపాదించుచున్నాడు. మనోమయ కోసము 265. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్దుడేన వైరస్య మత్ర విషవత్సు విధాయ పశ్చాదేశం విమోచేతి తన్మన ఏవ బంధాత్. 175. దేహారి సర్వ విషయే దేహాదులను శబ్దస్పర్శాదులను పుత్రాదులను అగు సకల విషయములందును శబ్దాదులయందు రాగమునకు కూడా దేహమే మూలముగాన దేహాది అని చెప్పబడినది. రాగం ఆసక్తిని పరికల్ప్య దృఢముగా కలిగించి తేన ఆ రాగముతో గుణేన తాడుతో పశువత్ పశువును వలె పురుషం పురుషుని బధ్నాతి బంధించుచున్నది. తనకు ఇష్టమైన పరమపదమును పొందుటకు అయోగ్యునిగా చేయుచున్నది. పశ్చాత్ అనంతరము తత్ మనః ఏవత్ ఏ మనస్సు బంధమును కల్పించినదో ఆ మనస్సే అత్ర ఈ దేహాది విషయమునందు వైరస్యం వైరాగ్యమును అనాసక్తిని విషేయివ విషమునందువలే అనర్థకరమని తెలుపుట ద్వారా సువిధాయ బాగుగా పుట్టించి ఏనం డొట్ ఈ పురుషుని బంధాత్ దేహాదులందు అభిమానరూపమగు బంధము నుండి విమోచేతి పూర్తిగా విడిపించుచున్నది. ఎల్లప్పుడునూ బ్రహ్మయందు ఉండుటచే దేహాదికమునందు మరల అభిమానము కలుగకుండునట్లు చేయును అవి అర్థము. అవ ఇంతవరకును చెప్పబడిన బంధమోక్ష హేతుత్వమును ముగించుచున్నాడు. తస్మాన్మనః కారణమస్య జంతోర్ బంధస్య మోక్షస్య చవావిధానే బంధస్య హేతుర్మలినం రజోగుడై మోక్షస్య హేతు విరజస్తమస్కం. 176. తస్మాత్ ఆ కారణము వలన అస్యై జంతోకి ప్రాణి యొక్క బంధన్య బంధం యొక్క గాని మోక్షస్య చవా మోక్షం యొక్క గాని శ్రీవివేక చూడామణి టీ విధానే ఉత్పాదనమునందు మనః మనస్సు కారణం మన ఏవ మనుష్యానాం ఇత్యాది శృతిననుసరించి కారణము ఒకే పదార్థము విరుద్ధములగు రెండు కార్యములకు ఎట్లు కారణముగును అను ఆశంకకు సమాధానము చెప్పుచున్నారు. ఇరజోగుణేహ రజోగుణముల చేత రజస్సు వలన బహువిధములగు ప్రవృత్తులు కలుగుచుండునుగాన రజోగుడై అను బహువచనము ప్రయుక్తమైనది. లేదా నానావిధము లఘుటచే బహిర్ముఖత్వమును కల్పించు కామక్రోధలోభాదులగు రజోధర్మముల చేత అని అర్థము. మలినంది కలుషితమైన మనస్సు బంధస్య బంధమునకు హేతుః హేతువు విరజస్తమస్కం రజస్తమోగ్రరహితమగు నిర్మలమైన మనస్సు మోక్షస్య హేతు మోక్షమునకు హేతువు. మనస్సు ఒక్కటే యైనను గుణభేదమును బట్టి కాలభేదముచే విరుద్ధములగు రెండింటికి హేతువుగానుండుట విరుద్ధము కాచని భావము కావున 268. అవ మోక్ష హేతువగు మనస్సుద్ధిని సంపాదించుట ఎట్లు అను శంకకు సమాధానము చెప్పుచున్నాడు. వివేకవై రాగ్య గుణాతిరేక శుద్ధత్వమాసాద్య మనో విముక్త్యా భవత్యతో బుద్ధిమతో ముముక్షోస్తాభ్యాం దృఢభ్యాం భవితవ్యమగ్రే. 177. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ వివేక వైరాగ్య గుణముల యొక్క అతిశయము వలన శుద్ధత్వం శుద్ధత్వమును అసాధ్య పొంది మన మనస్సు విముక్త్యామోక్షము కొరకు భవతి అగును. అత కారణము వలన బుద్ధిమత బుద్ధిమంతుడుగు ముముక్షోహ మోక్షేచ్ఛ కలవానికి తాభ్యాం ఆ రెండును అగ్రే ముందుగానే దృఢఢ్యం దృఢమైనవిగా భవితవ్యం కాదగనై కావలెను. వివేక వైరాగ్యములే గుణములు అనగా సత్ఫలము నిచ్చడి ధర్మములు. వాటి యొక్క అతిరేక అతిశయము అనగా దృఢమైన 257 మనోమయ కోశము వరకును వివేకము, తీవ్రతరమైన వైరాగ్యము. దానివలన బ్రహ్మయే సత్యము, జగత్తు మిథ్యాభూతము. నేను నిశ్చయము కలిగిన పిమ్మట మిథ్యాభూతమగు వస్తువునందు కామము కలుగదు గాన బ్రహ్మలోకము అన్ని విషయములయందును అధికమగు వైరాగ్యము కలుగును. ఎట్టి కామముల బెడద లేకుండుటయే శుద్ధి యను సద్దమునకర్థము. ఆ గుణద్వయముతో గూడిన మనస్సు నిర్మలత్వమును పొంది విముఖే బహిర్ముఖత్వము లేకుండుటచే ఏకాగ్రతతో బ్రహ్మయందు స్థిరమై అత్యంతికబద్ధ నివృత్తికి హేతువగును. అత వివేక వైరాగ్యతిరేకములతో గూడిన మనస్సు విముక్తికి కారణమగుట వలన బుద్ధిమై బుద్ధిమంతుడైన అనగా ఉపాయ ఆ ఉపాయము కుశలుడైన మోక్షరూప ఫలమును కోరువానికి ముందుగా ఆ వివేక వైరాగ్యములు రెండును దృఢభ్యాం శిథలము కానివై ప్రకృష్టములే ఉండవలెను. ఫలేచ్ఛ ఉపాయేచ్ఛకు కారణముగాన దృఢముగనుండవలెను. మోక్షేచ్ఛగలవాడు ముందుగా వివేక వైరాగ్యములను ప్రయత్నపూర్వకముగ సంపాదించినచో ఫలము తప్పక కలుగునని చెప్పినట్లైనది. అవ మోక్షము కొరకే మనస్సును నిర్విషయము చేయుటకై అనగా విషముల నుండి మరల్చుటకై వివేక వైరాగ్యములు హేతువులని చెప్పి రత్నే యది శిలాబుద్ధి రాయతే వా భయం తతః సమాచీనత్వధీర్నేతి నోపాదేయత్వధీరపి. రత్నమునందు రాతి ముక్కయను బుద్ధిగాని దానివలన భయముగాని కలిగినచో ఇది మంచిది అను బుద్ధిగాని ఇది గ్రహింపదగనది అను బుద్ధిగాని కలుగదు అని చెప్పిన విధముగ వస్తు విచారము వలె భయము గూడా భయ హేతువు నుండి మరలిపోవుటకు కారణముగాన మనహ ఇత్యాది శ్లోకమున వాటియందు విషయములయందు భయమును శ్రీవివేక 17258 శ్రీవివేక చూడామణి చెప్పుచూ భయము కలిగించుట ద్వారా దయచే వాటి నుండి మరల్చుచున్నాడు. మనో నామ మహావ్యాఘో విషయారణ్య భూమిషు చరత్యత్ర నగచ్చంతు సాధవో ఏ ముముక్షవః 178 విషయారణ్య భూమిషు అనేకములైన అనర్థములతో సంకుల మగుటచేతను విషయాంస్తేషు గోచరాన్ విషయములను ఇంద్రియములు సంచరించు మార్గములనుగా తెలుసుకొనుము అను శృతిచేతను విషయములే అరణ్యభూములు. వాటియందు మనో నామ మనస్సు అను పేర్గల మహావ్యాఘ్రహ గొప్ప వ్యాఘ్రము చరతి సంచరించుచున్నది. వరించి ఖాని ఇంద్రియములను బహిర్ముఖములనుగా సృజించెను అను శృతిననుసరించి జలమునకు పల్లము వైపు ప్రవహించుట ఎట్లు స్వభావమో అట్లే మనస్సునకు విషయములపై ఆసక్తి స్వాభావికము. అందుచే బంధాయ విషయాసక్తం అను శృతిననుసరించి జీవునకు గొప్ప అనర్థము కలుగును. ఈ విషయము సంగాత్ సంజాయతే కామః కామక్రోధో భిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సీ స్మృతిభ్రంసాచ్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పబడినది. ఆ కారణము వలన ఏ సాధపః సత్పురుషులు ముముక్షవః మోక్షేచ్ఛ కలవారో వారు అత్ర ఈ విషయారణ్యభూములయందు నగచ్చంతు వెళ్ళకుంగురుగాక. మోక్షము కొరకై విషయముల నుండి మనస్సును మరల్చుకొందురుగాక అని అభిప్రాయము. కశ్చిద్ధిరః ప్రత్యాగాత్మానమైక్ష దావృత్త చక్షురమృతత్వ మిచ్చన్ మోక్షమును కోరు. ఎవడో ఒక ధీరుడు వెనుకకు మరల్చబడిన దృష్టిగలవాడై ప్రత్యేగాత్మను చూచెను అని శృతి చెప్పుచున్నది. అవ మనస్సు కంటే భిన్నమైన అవిద్య లేదు అని పూర్వోక్త మగు విషయమును ఉపపాదించుచు మనస్సు ఎట్లు బంధకమో 4 శ్లోకములచే విశదీకరించుచున్నాడు. మనోమయ కోశము 268 మనః ప్రసూతే విషయాన శేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః శరీరవన శ్రమజాతి భేదాన్ గుణక్రియా హేతుఫలాని నిత్యం 179. మనః మనస్సే భోక్తుః భోక్తైన జీవునకు స్థూలాత్మన స్థూల స్వరూపమునను సూక్ష్మతయా చ అసూక్ష్మరూపమునను శరీరపరా శ్రమజాతి భేదాన్ శరీరము వర్ణములు మొదలగు భేదములు కలవియు గుణక్రియా హేతుఫలాని గుణములు క్రియలు వాటి హేతువులు ఫలములు అనెడు అశేషాన్ సమస్తమైన విషయాన్ విషయములను ప్రసూతే కనుచున్నది. జాతులు ఆశ్రమములు డి జీవునకు జాగ్రదావస్థయందు స్థూలాత్మన ఆయా దేవతలచే అనుగుహితములగు ఆయా ఇంద్రియముల వలన కలిగిన అనుభవములకు విషయములకు విధమున స్థూల రూపమునను స్వప్నావస్థయందు ఇంద్రియములు అపరతములగుటచే సూక్ష్మతయా చకేవల సాక్షిమాత్ర వేద్య రూపమునను సమస్త భోగ్య పదార్థములను మనస్సే పుట్టించుచున్నది. ఆ విషయములు ఏవి అను ఆకాంక్షతో చెప్పుచున్నాడు. శరీరా భేదాన్ శరీరములు వణములు ఆశ్రమములు జాతులు వాటి యొక్క భేదములను అనగా దేవతిర్యం మనుష్యాది శరీరములను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రరూప వర్ణములను బ్రహ్మచారి గృహస్థవాన ప్రస్థ సమన్యాసాశ్రమములను దేవమనుష్యాది శరీరములను దేవతాదిజాతులను పుట్టించుచున్నది. సుషుప్త్యాదులలో మనస్సు లేనప్పుడు ఈ భేదములు కూడా లేవుగాన ఇది అంతయు మనస్సు చేతనే కల్పితమని అభిప్రాయము. ఇట్లే గుణక్రియా హేతుఫలాని గుణాహ సద్దాదిగుణములు క్రియాహ పైకి ఎత్తుట మొదలగు క్రియలు హేతవః ఆయా కార్యముల నిమిత్త కారణోపాదాన కారణములు ఫలాని ఘటాదులైన ఆయా కార్యములు దీనినంతను మనస్సే ఎల్లప్పుడును పుట్టించుచున్నది. 280 శ్రీ వివేక చూడామణి, దీనికి మరియొక నిమిత్తమేదీను లేదు. మనస్సు లేనిచో ఏదీ ఉండుట లేదు కదా. కావున మనస్సే అంతకును మూలకారణమని భావము. శరీరా భేదాన్ అననప్పుడు భిద్యస్తే ఇతి భేదాహ భేదించు నవికాన భేదములు అను వ్యుత్పత్తిననుసరించి వేరు వేరుగనుండు పదార్థములు అను నర్థము వచ్చును గాన శరీరములు వర్ణములు ఆశ్రమములు జాతులు భేదములు అని కర్మధారయ సమాసమైనను చెప్పుకొనవచ్చును. అసంగచిద్రూప మమం విమోహ్య దేహేంద్రియ ప్రాణగుడైర్బధ్య అహం మమేతి భ్రమే తేజస్రం మనః స్వకృత్యేషు ఫలోపభుక్తిషు. 180 బి మనః మనస్సు అసంగచిద్రూపం సంగర్హితమగుచిత్ అనగా అఖండ జ్ఞానమే రూపముగాగల అముం ఈ ఆత్మను దేహేంద్రియ ప్రాణగుడై అహ దేహము యొక్కయు ఇంద్రియముల యొక్కయు ప్రాణము యొక్కయు గుణములచే విమోహ్య తన వాస్తవరూపమును తెలుసుకొనుటకు అసమర్థునిగచేసి ఆ దేహేంద్రియ ప్రాణగుణములయందే నిబధ్య బంధించి దేహేంద్రియములయందు నేను అను అభిమానమును వాటి ధర్మములయందు నావి అను అభిమానమును కల్పించి అజస్రం ఎల్లప్పుడును స్వకృత్యేషు తన కృత్యములయందు లౌకిక వైదిక కర్మలయందును ఫలోపభుక్లిషు ఆయా కర్మల వలన కలుగు ఫలముల భోగములయందును భ్రమేతి పైకిని క్రిందకును తీసుకొనిపోవుచున్నది. కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుంచ భుంజతే భోగముల కొరకే కర్మ చేయుచున్నారు కర్మ చేయుటకే అనుభవించుచున్నారు అని చెప్పబడినది. శృతి కూడా ఆత్మానం చేద్విజానీయ దహమస్మితి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుఫంజ్వరేత్ మనోమయ కోసము. 281 ఆ పరమాత్మయే నేను అని పురుషుడు తెలుసుకొన్నచో ఏమి కోరుచు ఏ కామము కొరకై తపించుచున్న శరీరమును అనుసరించి తాపము చెందును అని చెప్పుచున్నది. కావున అసంగము చిదానందరూపము అగు తన స్వరూపమును తెలుసుకొనిన పురుషుడు ఏమీ కోరడు ఏ కర్మలను ఆచరింపడు. కావున కర్తృత్వమైనను లోక్తృత్వమైనను దేహేంద్రియాద్యభిమానమును బట్టి వచ్చినదే. సుషుప్తిలో మనస్సు లీనమైపోవుటచే ఆ సమయమున ఈ అభిమానము లేదు. అందుచే అభిమానమునకు మూల కారణము మనస్సే. కావున అవిద్య అననది ఒకటి ఉన్నను అది మనస్సు లేనిచో బంధహేతువు కాజాలదు. అందుచే మనస్సే సర్వబంధ హేతువని అభిప్రాయము. ఇప్పుడు ఆ మనస్సు బంధము ద్వారా దోహక హేతువని చెప్పుచున్నాడు. అధ్యాసయోగత్ పురుషస్య సంసృత అధ్యాసబంధస్త్వమునేవ కల్పిత రజస్త మోదోషవతో వివేకినో వేజన్మాదిదుహకస్య నిదానమేతత్ 181. రజస్త మోదోషవత రజోగుణము తమోగుణము అనేది దోషము కలిగినట్టియు అనగా ఆవరణ విక్షేపములకు హేతువులకు దోషద్వయముతో కూడినట్టియు కావుననే అవివేకిన ఆత్మానాత్మభేద జ్ఞాన శూన్యుడైన పురుషస్య పురుషునకు అక్యాస్యోగతనాత్మలయందు ఆత్మబుద్ధి వలన సంస్కృత అవిచ్ఛిన్నమగు జన్మమరణ పరంపర కలుగుచున్నది. సంస్కృతికి కారణముగు అధ్యాసకు మూలము మనస్సు అని చెప్పుచున్నాడు. అధ్యాసబంధహతు అధ్యాసరూపమగు బంధము కూడా అమునైవ ఈ మనస్సు చేతనే కల్పిత కల్పితమైనది. మనః ప్రసూతే ఇత్యాది వాక్యమున శ్లో 178. శరీరేంద్రియాదులు మనస్సుచే పుట్టింపబడుచున్నవి అని చెప్పబడినది. ఇప్పుడు వాటిపై అధ్యాసము కూడా మనస్సుచేతనే కల్పితమగుచున్నది అని అపి శబ్దార్థకమగుతూ శబ్దముచే ఇచ్చట చెప్పబడినది. ఈ విధముగా అవిచ్ఛిన్న జన్మమరణ పరంపర శ్రీవివేక చూడామణి రూపమైన సంసారమునకు హేతుపగు అధ్యాసకు హేతువగుటచే ఏతత్ ఈ మనస్పే జన్మాదిచుహకస్య జన్మమరణ జరారుగాదుల వలన కలిగిన సకల విధ దుఃఖమునకు నిదానం అధికారణము. అతః ప్రాహుర్మనోవిద్యాం పట్టితాస్తత్వదర్శిన ఏనేవ భ్రామ్యతే విశ్వం వాయునేవ భ్రమండలం. 182. తత్వదర్శినః తత్వము చూచెడు స్వభావము గల పండితార్హ వేదాంత శ్రవణము చేసిన పురుషశ్రేష్ఠులు అతః సంసారమునకు మూల కారణమగుట వలన మనః మనస్సును ఆవిద్యాం అవిద్యనుగా ప్రాహుహ చెప్పుచున్నారు. మనస్సు అవిద్యాకార్యమగుట వలనను మనస్సహాయములేని అవిద్య సంసార హేతువు కాజాలదు. కావునను మనస్సే అవిద్యేని చెప్పుట యుక్తమేయని సూచించుటకై ప్రాణ ఉపసర్గ ప్రయోగింపబడినది. ఇందులకు కారణము ఏనైవ ఏ మనస్సు చేతనే విశ్వం సమస్తమైన జగత్తు అనగా అందరు జీవులను వాయునా వాయువు చేత అభ్రమండలమిన మేఘ సముదాయము వలె భ్రామ్యతే భ్రాంతి కలవారుగుటచే పైకిని క్రిందికిని త్రిప్పబడుచున్నదో. ఇప్పుడు ముముక్షు జనులు చేయవలసిన పని చెప్పు చున్నాడు. తన్మనఃశోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుడా విశుద్ధే సతీ చేతస్మిన్ ముక్తిః కరఫలాయతే. 183. తత్పూర్వోక్త కారణము వలన అనగా రజస్తమోదోషము గల మనస్సు పురుషునకు అధ్యాస ద్వారా సంస్కృతికి కారణమగుట వలన ముముక్షుణ మోక్షేచ్ఛ గల పురుషుని చేత ప్రయత్నేన అత్యధికమగు యత్నముచే మనఃశోధనం మనస్సులోనున్న రజస్తమోరూపములగు దోషముల అపనయనము కార్యం చేయదగనది చ అనుదానికి ఏ కారణము వలన అని యద్ధము. ఏతస్మిన్ ఈ మనస్సు విశుద్ధే రజస్తమోవిహీనమైనదై కేవలసత్వ ప్రధానమైనదగుచుండగా ముక్తః మోక్షము కరఫలాయతే అరచేతిలోని పండువంటిదగును స్పష్టముగా వేద్యమగునని యర్థము. 282. మనోమయ కోసము 288. మనఃశుద్ధికై ప్రయత్న మెట్లు చేయవలెనో చెప్పు చున్నాడు. మోకైక సత్య విశేషు రాగం నిర్మూల్య సమ్యస్య చ సర్వకర్మ సచ్ఛద్ధయ యః శ్రవణాదినిష్టో రజస్వభావం సధునోతి బుద్ధే. 184. మోకైక సత్య ఒక్క మోక్షమునందే ఆసక్తి చేత అనగా తీవ్రమగు మోక్షేచ్ఛ చేత విశేషు దేహాది విషయములేందు రాగం అవి సుఖజనకములు అనెడు భ్రాంతిచే వాటిపై కలిగిన ఆసక్తిని నిర్మూల్య అహంకారమును పరిత్యజించుటచే నిర్మూలించి సర్వకర్మ నిష్కామకర్మలను నైమిత్తిక కర్మలను సమ్యస్య విడచి సచ్చద్ధయ సత్తునందు అనగా కాలత్యాబాధ్యమగు బ్రహ్మమునందు శ్రద్ధచే లేదా గురు వేదాంత వాక్యములయందు అచంచలమైన శ్రద్ధతో యహ ఏ పురుషుడు శ్రవణాదినిష్ఠ శ్రవణాదులయందు స్థరముగనుండునో బుద్ధేహ బుద్ధి రజోగుణం యొక్క బుద్ధియందున్న రజస్వభావం స్వభావమైన విక్షేపమును ధునోతి విచల్చుకును అనగా పూర్తిగా నశింపజేసుకును దేహాదులపై రాగమున్నప్పుడు కర్మ చేయును కర్మయున్నచో విక్షేపము రాగనిర్మూలనముచే సకల కర్మను విడచి శ్రవణాదులచే అంతర్నిష్ఠుడగు శ్రద్ధావంతునకు బుద్ధినిక్షేపము కలుగుటకు అవకాశమే ఉండదు. కావున విరక్తుడగు సన్యాసి బుద్ధిదోషములను తొలగించుకొనుటకై శ్రద్ధగా శ్రవణాధికము చేయవలెనని చెప్పినట్లైనది. అవ ఇప్పుడు మనోమేమో అనాత్మేను విషయమును ముగించున్నాడు శ్రీవివేక చూడామణి. మనోమయో నాపి భవేత్ పరాత్మా హ్యాద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దోహకాత్మకత్వాద్ విషయత్వ హేతోహ ద్రష్టాహి దృశ్యాత్మతయ నదృష్టః 185 ఆద్యస్తవత్వాత్ ఆద్యంతములు కలిగి యుండుట వలన పరిణామి భావాత్ పరిణామము పొందుచుంచుట వలనను దుఃఖాత్మకత్వాత్ దుఃఖ స్వరూపమగుట వలనను విషయత్వ హేతో విషయమగుట వలను మనోమయోపి మనోమయము కూడా పరాత్మ పరమాత్మ న భవేత్ కాజాలదు. మనోమయము కూడా పరమాత్మ కాదు అని అన్వయము. అందులకు హేతువులు సంగ్రహింపబడుచున్నవి ఆద్యంతవత్వాత్ సుషుప్తి యందు లయమును పొందుచు జాగ్రదాదులయందు అది అద్యంత పుట్టుచు మనోమయము ఆద్యంతము కలదగుటచే శూన్యమగు ఆత్మ కాజాలదు. ఇట్లే పరిణామభావాత్ పరిణామమును చెందుట వలనను అనగా రూపమున కామసంకల్పాది పరిణామమును వికారమును చెందుటచే ఇది వికారరహితమగు ఆత్మ కాజాలదు. దుఃఖాత్మకత్వాత్ దుఃఖము స్వరూపముగా కలదగుట వలనను కావుననే ఇది నిరోధింపబడుచుండును శోధింపబడుచుండును. మనస్సు అధ్యాస ద్వారా ఎట్లు దుహఖహేతు వగుచున్నదో వెనుక అపపాదింపబడినది. కావున ఇది ఆనందరూపమైన విషిత్వహేతుహ విషయముగుచున్నది అనెడు ఆత్మ కాజాలదు. హేతువు వలనను అన్యత్రమన అభూవం నాద్రాక్షం అన్యత్రమన అభూవర నాశ్రాషం నా మనస్సు ఎచటనో ఉండెను అందుచే వినలేదు నా మనస్సు ఎచటనో ఉండెను అందుచే వినలేదు అను శృతిననుసరించి మనస్సు 284 మనోమయ కోసము 285 సాక్షిచే విషయముగ చేసుకొనబడుచున్నదిగాన ఈ విషయత్వరూప హేతువు వలన గూడా ఇది సర్వసాక్షి అయిన ఆత్మ కాజాలదు. ఈ ఇందువలన అనగా ద్రష్ట చూచువాడు అనగా జ్ఞాత దృశ్యాత్మ అతయ విషయ స్వరూపుడుగా నదృష్ట ఇలోక ప్రసిద్ధుడుకాడు. ఈ విధముగా మనస్సు ఉన్నప్పుడును అది లేనప్పుడును ఎల్లప్పుడును గూడా సాక్షిచే దాని యొక్క ఉనికియు లేకపోవుటయు తెలియబడుచుం డుటచేతను కర్మకర్తృవిరోధముచే తన్ను తానే చూచుట అనునది విరుద్ధము కావునను దృశ్యమైన మనస్సు ద్రష్టృస్వరూపమగు ఆత్మ కాజాలదుగాన అది అనాత్మేను విషయము సిద్ధము. అవ ఇప్పుడు విజ్ఞానమై కోసమును నిరూపించున్నాడు.